కూతురా ముద్దు గుమ్మాన మరదల మధుబాల నా చెయ్యి బట్టి రావేలా ఎప్పుడమ్మా మన పెళ్లి సన్నాయి మేళ అందాల కూతురా ముద్దు గుమ్మాన మరదల మధుబాల నా చెయ్యి బట్టి రావేలా ఎప్పుడమ్మా మన పెళ్లి సన్నాయి మేళ అదృష్టం కొద్ది నాకు అత్త కూతురైనావు మామకు బిడ్డవైనా మనసు దోచావు మామకు బిడ్డవైనా మనసు దోచావు బారేడు పొడవు ఉన్న నల్లాటి గురులలోన మూరేడు మల్లెలతో ముద్దొస్తూ ఉన్నావు మూరేడు మల్లెలతో ముద్దొస్తూ ఉన్నావు అబ్బబ్బ మరదలు పీలా దబ్బల జాకి కసి రిప్పురోలు లాగ నడిసి మనసంతా తప్పిప్పి చెయ్యకే అందాలాత కూతురా ముద్దు గుమ్మాన మరదల మధుబాల నా చెయ్యి బట్టి రావేలా ఎప్పుడమ్మా మన పెళ్లి సన్నాయి మేళ ప్రాణాన్ని ఓసుకున్న పాలరాతి బొమ్మవో ఊహల కందని ఊహా సుందరివో ఊహల కందని ఊహా సుందరివో నడకల్ని నేర్చిన నవ్య శిల్పానివో వెన్నెలన మించిన వన్నేల రానివో వెన్నెలన మించిన వన్నేల రానివో వంకలేని నిలవంకవమ్మో ఈ భావ వంక చూసి వరదలాగా ముంచేసి వదిలేసి పోతే దయచేసి అందాలాత కూతురా ముద్దు గుమ్మాన మరదల మధుబాల నా చెయ్యి బట్టి రావేలా ఎప్పుడమ్మా మన పెళ్లి సన్నాయి మేళ అజంత శిల్పమే ఆచర్య పోయేటట్టు ఉన్నదని అందం వరసైన సొగసరి ఉన్నదని అందం వరసైన సొగసరి మోనాలీసకే అసూయ పుట్టతట్టు మెరుపు లాంటి నీ నవ్వు చూసి కళ్ళు తిరిగే మెరుపు లాంటి నీ నవ్వు చూసి కళ్ళు తిరిగే కుమార సుందర దేవి మట్టిని తాకితేనే కందిపోయేటట్టుగా ఉన్నాయే నీ పాదాలు అందాలాత కూతురా ముద్దు గుమ్మాన మరదల మధుబాల నా చెయ్యి బట్టి రావేలా ఎప్పుడమ్మా మన పెళ్లి సన్నాయి మేళ అద్దమంటీ నా మనసులోన ముద్ర వేసి అందకుండవోకే మందార మధుబాల అందకుండవోకే మందార మధుబాల సీతకోక చిలికే అనిపించని నడుక సిరిలాగా నాకు నువ్వు దొరికావే శశిరేఖ సిరిలాగా నాకు నువ్వు దొరికావే శశిరేఖ చంద్రబింబమంటి నిన్ను చూసి ఇంద్రధనుసు కూడా తన రంగులన్నీ మార్చుకొని నిన్ను చూసి మురిసిపోతా ఉన్నదే అందాలాత కూతురా ముద్దు గుమ్మాన తాలా తకుతురా.